శుక్ల యజుర్వేదాంతర్గత బృహదారణికోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణికోపనిషత్ అష్టమాధ్యాయ 8:4 చతుర్థ బ్రాహ్మణం ధ్రేతసో వాజపేయ బ్రాహ్మణము అథ చతుర్థం బ్రాహ్మణం. మంత్ర 1:6.4.1 ఏషాం వై భూతానాం పృథివీ రసః పృథివ్యా ఆపోపామోషధయ ఓషధీనాం పుష్పాణి పుష్పాణాం ఫలాని ఫలానాం పురుషః పురుషస్య రేతః 1:1 ఏషాం వై భూతానాం పృథివీ రసః పృథివ్య ఆపో అపాం ఓషధయ ఓషధీనాం పుష్పాణి పుష్పాణాం ఫలాని ఫలానాం పురుషః పురుషస్య రేతః. ఈ ఎదురుగా కనిపిస్తున్న స్థావర జంగమాత్మకమైన సర్వవస్తువు జాలములలోకెల్లా పృథివీ అత్యంత శ్రేష్టమైనది, సారభూతమైనది, రసస్వరూపము. భూమి యొక్క సారము పోదకము నీరు. ఉదకము యొక్క సారము ఓషధులు, పూతీగలు, మొక్కలు. ఓషధుల యొక్క సారము పుష్పములు. పుష్పముల సారము ఫలములు. ఫలముల యొక్క సారము పురుషుడు. పురుషుని యొక్క సారము ప్రేతస్సు. మంత్ర 2:6.4.2 సహ ప్రజాపతిరీక్షాంచక్రే హంతాస్మై ప్రతిష్టాం కల్పయానితి సా స్త్రియం ససృజే తాం సృష్ట్వాధ ఉపాస్త తస్మాత్ స్త్రియమద్ ఉపాసిత సా ఏతం ప్రాంచం గ్రావాణమాత్మన ఏవ సముదపారయత్ తేనైనమభ్యసృజత్. 2:2 సహ ప్రజాపతయః ఈక్షాంచక్రే హంతాస్మై ప్రతిష్టాం కల్పయాని ఇతి సా స్త్రియం ససృజేతాగ్ సృష్ట్వా అథ ఉపాస్త తస్మాత్ స్త్రియం అథ ఉపాసిత. సర్వభూతముల సారమే రేతస్సు. కనుక ప్రజాపతి ఈ రేతస్సుకు తగిన స్థానమును కల్పించాలి అని సంకల్పించారు. ఆ ప్రజాపతి స్త్రీని సృష్టించి ఉపస్థ సంభోగ కర్మను సేవించారు. అందుచేతనే స్త్రీ దేవతారూపముగా పూజాభావనతో ఉపాసించబడునుగాక. వీరు కదా ఈ దేహమును గర్భములో 9 నెలలు మోసి రక్షించునది అని మాతృసమానమైన పూజాభావము కలిగి ఉండాలి. సా ఏతం ప్రాంచం గ్రావాణం ఆత్మన ఏవ సముదపారయత్ తేనైనాం అభ్యసృజత్. తాను సృష్టించిన స్త్రీని చూచిన ప్రజాపతి వేగముతో కూడిన చంద్రకిరణములను పాషాణ సదృశమైన జననేంద్రియములో ప్రవేశింపజేశారు. ఆ స్త్రీతో సంసర్గము పొందారు. మంత్ర 3:6.4.3 తస్య వేదిర్పస్థౌ లోమాని బర్హిశ్చర్మాధిష్వనే సమిద్ధౌ మధ్యతస్థౌ ముష్కౌ సయావాన్హ వై వాజపేయిన యజమానస్య లోకో భవతి తావానస్య లోకో భవతి య ఏవం విద్వానధోపహాసం చరత్యాసాం స్త్రీణా సుకృతం వృంక్తేథాయ ఇదమ విద్వానధోపహాసం చరత్యాస్య స్త్రియః సుకృతం వృంజతే. 3:3 తస్యావేదః ఉపస్థౌ లోమాని బర్హ్యః చర్మాధిషవణే సమిధో మధ్యతస్థౌ ముష్కౌ సయావాన్హ వై వాజపేయిన యజమాన్యస్య లోకో భవతి. వాజపేయ యజ్ఞ అపమాన పూర్వకంగా యోని యజ్ఞవేదిక వెంట్రుకలు దర్భలు రహస్య ప్రదేశమునందలి చర్మము రేఖ సోమఫలకము యోని పార్శ్వముల ఎందుగల కఠినమైన మాంసఖండములు సోమఫలకమునందలి వృషణములు అగ్ని. ఈ విధముగా జీవుల జనన స్థానమగు స్త్రీ యోనిని యజ్ఞశాలగా భావించి ఉపాసించువారికి వాజపేయ యజ్ఞకర్తకు లభించు ఉత్తమ లోకములు శుభఫలములు సిద్ధించగలవు. తావాన్ అస్య లోకో భవతి. యా ఏవం విద్వాన్ అథః ఉపహాసం చరతి ఆసాన్ స స్త్రీణాం సుకృతం వృంకే. స్త్రీని తనతో సహా సర్వదేహలకు జీవులకు జన్మనిచ్చి మహోపకారము చేయుచున్న దేవతా రూపముగా భావించి ఉపాసించువాడు అట్టి పవిత్ర దృష్టితో స్త్రీ సాంగత్యమును భావించువాడు ఆ స్త్రీలు చేయు పుణ్యకార్యముల ఫలమును తానుకూడా సరిసమానంగా పొందుచున్నాడు. అథయ ఇదం అవిద్వాన్ అథ్య ఉపహాసం చరతి అస్య స్త్రియః సుకృతం వృంజతే. స్త్రీని తనతో సహజీవులందరికీ జన్మనిచ్చు దేవతగా భావించక స్త్రీ యొక్క ఔన్నత్యమును గుర్తించక స్త్రీ సాంగత్యమును కేవలము ఇంద్రియానందముగా మాత్రమే చూచువాడు ఆతని సుకృతములను స్త్రీకి సమర్పించుచున్నవాడు అగుచున్నాడు. తాను తన యొక్క కొన్ని పుణ్యఫలములను కోల్పోవుచున్నవాడు అగుచున్నాడు. మంత్ర 4:6.4.4 ఏ తద్ధ స్మ వై తద్విద్వానుద్దారక ఆరుణిరాహై తద్ధ స్మ వై తద్విద్వాన్నాకో మౌద్గల్య ఆహై తద్ధాస్మ వై తద్విద్వాన్ కుమారహారిత ఆహ ఏ తద్ధాస్మ వై తద్విద్వాన్ కుమారహారిత సహ బహవో మర్యా బ్రాహ్మణైన నిరింద్రియ విస్కృతోస్మాల్లోకాత్ప్రయంతి యా ఇదమ విద్వాంసోధోపహాసం చరంతీతి బహు వా ఇదం సుప్తస్య వా జాగ్రతో వా రేతః స్కందతి. నాలుగు నాలుగు ఏతద్ధస్మ ఏతత్హాస్మ వై తద్విద్వాన్ ఉద్దాలక ఆరుణ్యః ఆహై తద్ధస్మ తత్హ అస్మ వై తద్విద్వాన్ నాకో మౌద్గల్య ఆహై తద్ధస్మ వై తద్విద్వాన్ కుమారహారిత ఆహా బహవో మర్యా బ్రాహ్మణైన నిరింద్రియ విస్కృతో అస్మాత్ లోకాత్ ప్రయంతి య ఇదం అవిద్వాంసో అథ అపహాసం చరంతి ఇతి. బహు వా ఇదం సుప్తస్య వా జాగ్రతో వా రేతః స్కందతి. ఈ విషయంలో వాజపేయ యజ్ఞమహిమకోవిదుడగు ఆరుణి కుమారుడు ఉద్దాలకుడు అను మునీశ్వరుడు ముద్గలమునీంద్రుని కుమారుడగు నాకుడు అను ముని కుమారహరితుడు ఈ ముగ్గురు ఒకప్పుడు ఇట్లా తమ శిష్యులకు బోధించటము జరిగింది. స్త్రీతో సంగమము వాజపేయగముతో సమానముగా భావన చేక బ్రహ్మమును ఉపాసించు ముముక్షువులు మైథునము చేసినను అట్లాగే మేలుకొనినప్పుడో నిద్రించినప్పుడో స్ఖలనము జరిగితే వారికి పాయశ్చిత్తము దోషపరిహారార్థము నిర్వర్తించవలసిన కర్మవిధిని ఇప్పుడు చెప్పుకోబోచున్నాము. మీరంతా వినండి. మంత్ర 5.6.4.5 తదభిమృసేదను వా మంత్రేత యన్మేద్య రేతః పృథివిమస్కాన్ సీద్ యదోషధిరప్యసరద్ యదపః ఇదమహం తద్రేత ఆదదే పునర్మామైత్వైంద్రియం పునస్తేజః పునర్భగః పునర్నిర్ధిష్ణ్యా యథాస్థానం కల్పంతామిత్యనామికాంగుష్ఠాభ్యామాదాయాంతరేణ స్తనో వా భ్రువో వా నిమృజ్యాత్. 5.5 తదభి మూసేత్ అను వత్ ఆమంత్రేత యన్మే ఆద్యరేతః యత్మే ఆద్యరేతః పృథివీం అస్కాంత్ సీద్య దోషధీరప్య సరద్య దపః ఇదం అహం తత్రేత ఆదదే పునః మామైత్వైంద్రియం మాం ఏతి ఇంద్రియం పునః తేజః పునః భగః పునః అగ్ని ధిష్ణీయ యథాస్థానం కల్పంతామి ఇతి అనామికాం అంగుష్ఠాభ్యాం ఆదాయాంతరేణ స్తనౌ వా భ్రువౌ వా నిమృంజ్యత్. స్త్రీ దేవీ ఉపాసనా భావన లేదా ఉత్తమ సంతాన సిద్ధి అనే సంకల్ప యజ్ఞభావన లేకుండా అసంకల్పితంగానో సంకల్పితంగానో అస్త్రీయుతంగా రేతస్కలనము జరిగినప్పుడు బ్రహ్మచారులు సన్యాసులు గృహస్థులు కూడా రేతస్సును స్పృశించి ఈ విధంగా ప్రాయశ్చిత్తమును అభిమంత్రించాలి. ఈ నా వీర్యము స్ఖలనమే భూమిపై పడినది కదా, అది అన్నముతో కూడిన సారాంశము మరియు ఉదకముతో కూడి ఉన్నట్టిది. ఈ రేతస్సును అన్నం సార బ్రహ్మం ఇతి అనుభావనతో స్పృశిస్తున్నాను అని భావించుచు అంగుష్ఠ అనామకలతో బటన వ్రేలు క్రిందనించి రెండవ వ్రేలుల చివరల కలయికతో స్పృశించి స్తనములకు భ్రూమధ్య భాగమునందురాస్తూ ఈ మంత్రార్థమును స్మరించునుగాక. ఈ ఇంద్రియ తేజస్సు తిరిగి నాయందు యథాతథమై ప్రవేశము పొందునుగాక. నా నుండి బయల్వెడలిన వీర్యము మరల నా దేహంలో పునరుత్పన్నమై నాయందు సౌభాగ్యముగా తేజస్సుగా ప్రకాశించుచుండునుగాక. అగ్నియందు నివాసము కలిగియున్న ఓ దేవతలారా, తిరిగి నా దేహమును రేతస్సుతో ప్రజ్ఞాసమన్వితముగా నింపి ఉంచమని మిమ్ములను ప్రార్థిస్తున్నాను. మంత్ర 6.4.6 అథ యద్యుదక ఆత్మానం పశ్యేత్ తదభిమంత్రయితామయి తేజ ఇంద్రియం యశో ద్రవిణం సుకృతమితి. శ్రీర్హవా ఏషా స్త్రీణాం యన్మలోద్వాసస్తస్మాన్మలోద్వాససం యశస్వినిమభిక్రమ్యోపమంత్రయిత. 6.6 అథ యత్ ఉదక ఆత్మానం పరివశ్యేత్ తత్ అభిమంత్రయిత మై తేజ ఇంద్రియం యశో ద్రవిణం సుకృతమితి. శ్రీర్హవా హవా ఏషా స్త్రీణాం యత్ మలోద్వాసాత్ తస్మాత్ మల ఉద్వాసనం యశస్వినీం అభిక్రమ్యం అపమంత్రయిత. ఎప్పుడైనా ఉదకమునందు సంకల్పితంగానో అసంకల్పితముగానో రేతోస్ఖలనము వీర్యపతనము జరిగినప్పుడు అప్పుడు ఆ బ్రహ్మచారి సన్యాసి వానప్రస్థుడు లేక గృహస్థుడు కూడా ఓం మై తేజ ఓం మై తేజ ఓం మై తేజ అను మంత్రమును జపిస్తూ తన ప్రతిబింబమును జలములో చూస్తూ అభిమంత్రించాలి. గృహస్థుడైతే తన భార్య రూపమును తలుచుకొంటూ నా భార్య లక్ష్మీస్వరూపినిగా నేను భావించి ఆమె రూపమును పరాప్రేమతో ఉపాసించుచున్నాను. అట్టి లక్ష్మీస్వరూపిణియగు నా జీవిత భాగస్వామిని త్రిరాత్రి అనంతరము రజస్వల దినముల తరువాత నేను కలయునప్పుడు ఈ జలములో నివసించు దేవతలు నాకు సత్సంతానము ఉత్తమ వంశజులను ప్రసాదించుదురుగాక అని చెప్పుచూ జలములోని దేవతలకు హృదయపూర్వకంగా నమస్కరించాలి. మంత్ర 7.6.4.7 సా చేదస్మై న దద్యాత్ కామమేనామవ క్రిణీయత్ సా చేదస్మై నైవ దద్యాత్ కామమేనాం యస్త్యావా పాణిన వోపహత్యాతిక్రామేదింద్రియేణ తే యశస యస ఆదద ఇత్యేస ఏవ భవతి. 7.7 సా చేత్ అస్మై న దద్యాత్ కామం ఏనాం అవక్రీణీయాత్ సా చేత్ అస్మై నైవ దద్యాత్ కామం ఏనాం యస్త్యావా పాణిన వోపహత్య తి అతిక్రామేత్ ఇంద్రియేణ తే యశస యస ఆదద ఇత్యేస ఏవ భవతి. త్రిరాత్యానంతరము రజస్వలానంతరము సత్సంతానము కొరకే ప్రేమతో వాత్సల్యముతో లేక కించిత్ అధికారముతో రజోరూపమైన ఇంద్రియములతో మీ యొక్క రజస్సును గ్రహించున్నాను అను మంత్రార్థముతో స్త్రీ రజస్సును అతిక్రమించి సంభోగ యజ్ఞమును నిర్వర్తించాలి, రజస్సును స్వీకరించాలి. మంత్ర 8.6.4.8 సాచేదస్మై దద్యాదింద్రియేణ తే యశస యస ఆదధామితి యశస్వినావేవ భవతః. 8.8 సాచేత్ అస్మై దద్యాత్ ఇంద్రియేణ తే యశస యస ఆదధామి ఇతి యశస్వినావేవ భవతః. స్త్రీ భర్తకు స్వాధీనమైన తర్వాత ఆ పురుషుడు ఇంద్రియేణ తే యశసాయస ఆదధామి ఇంద్రియములతో మీ యశోతేజస్సును ఆక్రమించుచు స్వీకరించుచున్నాను అను భావనతో సంభోగించాలి. స్త్రీ పురుషులు పరస్పర ఉపాసనాభావముచే సంభోగించుటచే సత్సంతానము విజ్ఞులగు పుత్రులను పొందగలరు. మంత్ర 9.6.4.9 సయామిచ్ఛేత్ కామయేత మేతి తస్యామర్థం నిష్ఠాయ ముఖేన ముఖం సంధ్యాయోపస్థమస్య అభిమృశ్య జపే దంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే సత్వమంగకషాయోసి దిగ్ధవిద్ధమివ మాదేమామము మైతి. 9.9 సయాం ఇచ్ఛేత్ కామయేతం ఏతి తస్యాం అర్థం నిష్ఠాయ ముఖేన ముఖం సంధాయ ఉపస్థం అస్య అభిమృశ్య జపేత్ అంగాత్ అంగాత్ సంభవసి హృదయాత్ అధిజయసే సత్వం అంగకషాయో అసి దిగ్ధ విద్ధాం ఇవ మాదయే మామమూం మాం అమూం మై ఇతి. జీవిత భాగస్వామి సంభోగమునకు ప్రీతిగా ఉన్నదని గ్రహించి అప్పుడు పురుషుడు సంసిద్ధుడు కావాలి. ముఖమును ముఖముతో సంప్రీతితో ఆనించి కలయికకు సిద్ధము కావాలి. హస్తముతో యోనిని స్పృశించుచు అంగాత్ అంగాత్ సంభవతి. ఓరేతస్స, నీవు నా శరీరము నందు తేజోరూపివై జనించున్నావు. ముఖ్యముగా అన్నరసము నుండి హృదయములో జనించి రసరూపివై సంసిద్ధమగుచున్నావు. అందుచేత విషముతో నిండిన బాణము జింకను స్వాధీనపరుచుకొను రీతిగా నా నుండి బయల్వెడలు రేతస్సు ఈ స్త్రీ యొక్క శోణితమును స్వాధీనము చేసుకునెదవుగాక. సత్సంతానమునకు శుక్ల శోణితములు ప్రవర్తమానము ప్రవృద్ధమానము అగునుగాక అని భావన చేయాలి. మంత్ర 10.6.4.10 అథయామిచ్ఛేన్న గర్భం దధితేతి తస్యామర్థం నిష్ఠాయ ముఖేన ముఖం సంధ్యాయాభిప్రాణ్యాపాన్యాదింద్రియేణ తే రేతసా రేతాదద ఇత్యరేత ఏవ భవతి. 10.10 అథయామి ఇచ్ఛేత్ న గర్భం దధితీయేతి తస్యాం అర్థం నిష్ఠాయ ముఖేన ముఖ సంధాయ అభిప్రాణ్యాత్ అపాణ్యాత్ ఇంద్రియేణ తే రేతసా రేతాదద ఇతి అరేత ఏవ భవతి. ఒకవేళ పురుషుడు స్త్రీ దంపతులు ఇప్పుడు గర్భధారణ వలదు అని అనుకుంటే అప్పుడు ఆ పురుషుడు జీవిత భాగస్వామి ఉపస్థను జననేంద్రియములతో స్పృశించుచు ముఖముతో ముఖమును జేర్చి అభిప్రాణ అపాన్యాత్ ఇంద్రియేణ తే రేతస రేతాదదే ప్రాణ అపాన నిశ్వాసముతో అపానము వలన ఇంద్రియములను నియోగించి నా రేతస్సుతో నీ రేతస్సును రజస్సును స్వీకరించివేచున్నాను పీల్చుచున్నాను అని పలుకుచు ఆ జీవిత భాగస్వామిని స్త్రీని అతిక్రమించాలి. అట్లు జపించగా ఆ సందర్భములో స్త్రీ రజస్సు లేనిదగుచున్నది, తత్కారణంగా ఆ స్త్రీ గర్భము ధరించదు. మంత్ర 11.6.4.11 అథయామిచ్ఛేద్ దధితేతి తస్యామర్థం నిష్ఠాయ ముఖేన ముఖం సంధ్యాయాపాన్యాభిప్రాణ్యాదింద్రియేణ తే రేతస రేత ఆదధామీతి గర్భిణ్యేవ భవతి. పదకొండు అథాచాయాం ఇచ్చేత్ దధీతి ఏతి తస్యాం అర్థం నిష్ఠాయ ముఖేన ముఖం సంధాయ అపాన్య అభిప్రాణ్యాత్ ఇంద్రియేణ తే రేతసా రేత ఆదధామి ఇతి గర్భిణీ ఏవ భవతి. ఆ తరువాత మరొకప్పుడు ఆ దంపతులు గర్భము ధరించాలి అని తలచినప్పుడు పురుషుడు స్త్రీ ముఖమునందు ముఖమును ఉంచి జననేంద్రియమును ఉపస్థుతో స్పృశించి అభిప్రాణ్యాత్ ఇంద్రియేణ తే రేతసా రేత్ ఆదాధామి అను మంత్రమును మంత్రార్థమును భావన చేయునుగాక. నిట్టూర్పుతో నీయొక్క రేతస్సుతో రేతస్సును ఉంచుచున్నాను అని జపించునుగాక. అప్పుడు స్త్రీ గర్భము కలిగినది అగుచున్నది. మంత్ర 12.6.4.12 అథయస్య జాయాయే జారహస్యార్థం చేత్ ద్విష్యాదామపాత్రేగ్నిముపసమాధాయ ప్రతిలోమం శర్బర్హిస్తిత్వా తస్మిన్నేతాః శరభృష్ట్యః ప్రతిలోమాః సర్పిషాక్తా జుహ్యాన్ మమ సమిద్ధేహోష్యః ప్రాణాపానౌ తా ఆదదే సావితి మమ సమిద్ధేహోష్యః పుత్రపశుంస్తా ఆదదే సావితి మమ సమిద్ధేహోషిరిష్టాసుకృతే తా ఆదదే సావితి మమ సమిద్ధేహో శిరాసపరాకాశౌ తా ఆదదే సావితి సవా ఏష నిరింద్రియో విసుకృతోస్మాల్లోకాత్ప్రైతి యమేవం విబ్రాహ్మణ శపతి తస్మాదేవం విత్రోత్రియస్య దారేణ నోపహాసమిచ్చేదుత హేవం విత్పరో భవతి. 12 అథయస్య జాయే జారస్య ఆత్తం చేత్ ద్విష్యా దామపాత్రే అగ్నిం ఉపసమాథాయ ప్రతిలోమం శర్బర్హతీత్వా తస్మిన్ ఏతాః శరభృష్ట్యః ప్రతిలోమాః సర్పిషక్తా జుహ్యాత్. వాజపేయగ సంపత్తిగల పురుషుని భార్యతోగాని మరొక పరస్త్రీతోగాని జారత్వము అర్ధాయుష్యునకు వినాశనమునకు కారణము. జారపురుషుని శిక్షించు విధి పంచభూత సంస్కారయుతముగా పచ్చి మట్టిపాత్రలో అగ్నిని స్థాపించి విపరీత విధానంగా కుడి నుండి ఎడమకుగాని తూర్పు నుండి పడమరకుగాని శరభములను దర్భలను బర్హిదర్భ పరచి బాణాకారంగా ఉండే దర్భ చివరలను నేతితో తడిపి దర్భల చివరలను వ్యతిరేక దిశలో ఉంచి మమ సమిద్ధౌ హోషియః ప్రాణ అపానౌ తాదదే అసావితి మమ సమిద్ధే హోషియః పుత్ర పశుంస్త ఆదదే అసావితి మమ సమిద్ధే హోషిరిష్ట హోషియః ఇష్ట సుకృతేత ఆదదే అసావితి మమ సమిద్ధే అహోషి రాసాః పరాకాశౌ తాదదే అసావితి సవా ఏష నిరింద్రియో విసుకృతో అస్మాత్ లోకాత్ ప్రైతి యం ఏవం విద్వాన్ బ్రాహ్మణః శపతి. మీరు పరస్త్రీ వ్యామోహముతో అస్మత్ జీవిత భాగస్వామపై గల దృష్టిదోషమును శిక్షించుటకై మీ ప్రాణ అపానములను పసుపుత్ర ఇత్యాది సంపదను మీ యొక్క శ్రోత్ర స్మార్తకర్మ ఫలములను దోషాగ్నికి ఆహుతి అగునట్లు సంకల్పించున్నాను అని హోమము చేయుచున్నారు. అప్పుడు జారబుద్ధి కలవాని పుణ్యకర్మలు నశించుచున్నాయి. అందుచేత పరుల భార్యతో సంభోగేచ్ఛ అర్ధాయుష్యునకు దుర్భర మరణమునకు కారణమగుచున్నదని పురుషులు గుర్తెరుగుదురుగాక. పరస్త్రీ వ్యామోహము పరభార్య జారత్వము అకారణ మరణమునకు చేసియున్న పుణ్యకార్యఫలము పోగొట్టుకోవటానికి దుర్భర రోగపీడనములకు కారణము కాగలదని ఎరిగిఉండవలెను. తస్మాత్ ఏవం విత్ శ్రోత్రియస్య దారేణన ఉపహాసం ఇచ్చేత్ ఉతహి ఏవం విత్సరో భవతి. శ్రోత్రియుని భార్యతో శృంగార పరిహాసము మొదలైనవి రోగమునకు బలవన్మరణమునకు కారణములు అగుచున్నవి. పుణ్యసంపద క్షయమునకు దారితీయుచున్నది విపత్తులను ఆహ్వానించటమగుచున్నది అని ఎరుగబడుగాక. మంత్ర 13.6.4.13 అథయస్య జాయామార్తవం విందేత్ త్ర్యహం కంసే న పిబేదహతవాస నైనాం వృషలో న వృషల్యుపహన్యాత్ అపహన్యాత్ త్రిరాత్రాంత ఆప్లుత్య వ్రీహీనవఘాతయేత్. 13 అథయస్య జాయామార్తవం విందే త్ర్యహం కంసేన పిబేత్ అహతవాస నైనాం వృషలో న వృషల్యుపహన్యాత్ త్రిరాత్రాంత ఆప్లుత్య వ్రీహి నవఘాతయేత్. ఋతుకాలము గురించి స్త్రీ ఋతుభావము పొందినప్పుడు 3 రోజులు కంచుపాత్రలో జలపానము చేయునుగాక. రజోదూషిత వస్త్రము ధరించునుగాక. రాత్రిళ్లు స్నానము చేయటచే రజోదూషిత వస్త్రము తొలగనదగుచున్నది. త్రిరాత్రి అనంతరము స్నానాదులు చేసిన ఆ స్త్రీ ధాన్యము దంచటము మొదలైన దైనందిక పనులు నిర్వర్తించవచ్చును. శారీరకమైన పరిశ్రమలచే తిరిగి శరీరము సౌష్ఠవము పొందుచున్నది. మంత్ర 14:6.4.14 సయ ఇచ్ఛే పుత్రో మే సుక్లో జాయేత వేదమను బ్రువిత సర్వమాయుర్యాదితి క్షీరోదనం పాచేత్వా సర్పిష్మంతమస్నేయతామీశ్వరౌ జనేతవై 14:14 సయ ఇచ్ఛేత్ పుత్రో మే సుక్లో జాయే వేదం అనుబ్రువిత సర్వం ఆయుర్యాత్ ఇతి క్షీరోదనం పాచేత్వా సర్పిష్మంతం అస్నీయతాం ఈశ్వరో జనేత వై. ఆ దంపతులు తెల్లటి ఛాయతో కూడిన కుమారుని బిడ్డగా కోరుకున్న పక్షంలో మే సుక్లో జాయేత అను వాక్యమును వేదపఠనము దైవస్తోత్రములతో బాటుగా ఉచ్చరించెదరుగాక. దీర్ఘాయుష్యు ఆరోగ్యముగల పుత్రులు కలుగుటకై బియ్యముతో క్షీరాన్నమును వండించి దంపతులు ఇద్దరు భక్షించెదరుగాక. అట్లా క్షీరాన్నము ప్రతిదినము భక్షించుటచే అట్టి బలము తేజము దైవీగుణ సంపత్తి ఈశ్వరాంశతో కూడిన తెల్లటి ఛాయగల పుత్రుడు జనించగలడు. మంత్ర 15:6.4.15 అథయ ఇచ్ఛేత్ పుత్రో మే కపలః పింగలో జాయేత ద్వౌ వేదావనుబ్రువిత సర్వమాయుర్యాదితి దధ్యోదనం పాచేత్వా సర్పిష్మంతమస్నేయతామీశ్వరౌ జనేత వై. 15:15 అథయ ఇచ్ఛేత్ పుత్రో మే కపలః పింగళో జాయేత ద్వౌ వేదాః అనుబ్రూవిత సర్వమాయః యాతి ఇతి దధ్యోదనం పాచేత్వా సర్పిష్మంతం అస్నీయతాం ఈశ్వరౌ జనేత వై. ఎర్రటి పచ్చని ఛాయగల పుత్రుడు కలగాలంటే పుత్రో మే కపిలః పింగళో జాయేత అను మంత్రమును రెండు వేదములలోని పనసలతోబాటు పఠించెదరుగాక. అట్టి కపిల పింగళ ఛాయగల పుత్రుడు పూర్ణాయుర్దాయవంతుడై ఉండుటకే దధ్యోదనమును పెరుగు కలిపి ఈ దినుసులతో కూడిన అన్నమును నెయ్యితో కలిపి ఆ దంపతులు భుజించెదరుగాక. అప్పుడు ఈశ్వరలక్షణుడగు పుత్రుని పొందగలరు. మంత్ర 16:6.4.16 అథయ ఇచ్ఛేత్ పుత్రో మే శ్యామో లోహితాక్షో జాయేత త్రీన్వేదాననుబ్రువిత సర్వమాయుర్యాదిత్యదోదనం పాచేత్వా సర్పిష్మంతమస్నేయతామీశ్వరో జనేత వై. 16:16 అథ య ఇచ్ఛేత్ పుత్రో మే శ్యామో లోహితాక్షో జాయేత్ త్రీన్వేదాన్ అనుబ్రువిత సర్వం ఆయుహ ఇయాత్ ఇతి ఉదోదనం పాచేత్వా సర్పిష్మంతం అస్నీయతాం ఈశ్వరో జనేత వై. శ్యామలవనము నల్లటి రంగు లోహిత నేత్రములు గల పుత్రుని కొరకే ఇచ్ఛ కలిగి ఉంటే పుత్రః మే శ్యామః లోహితాక్షః జాయేత్ అని పలుకుచు ఆ దంపతులు మూడు వేదములు పనసలు పఠించెదరుగాక. అందుకుగాను నీటితో బియ్యమును ఉడికించి ఆ తరువాత నెయ్యితో కలిపి భుజించెదరుగాక. మంత్ర 17:6.4.17 అథయ ఇచ్ఛే దుహితా మే పండితా జాయేత సర్వమాయుర్యాదితి తిలోదనం పాచేత్వా సర్పిష్మంతమస్నేయతామీశ్వరౌ జనేత వై. 17:17 అథయ ఇచ్ఛేత్ దుహితా మే పండితా జాయేత సర్వమాయాః యత్ ఇతి తిలోదనం పాచేత్వా సర్పిష్మంతం అస్నీయతాం ఈశ్వరౌ జనేత వై. పాండిత్యము పూర్ణాయుర్దాయముగల కుమార్తె కావాలి అని ఆ దంపతులు కోరుకుంటే నువ్వుల పులగమును భక్షించుచుండెదరుగాక. మంత్ర 18:6.4.18 అథయ ఇచ్ఛేత్ పుత్రో మే పండితో విదితః సమితింగమః శుశ్రూషితా వాచం భాషితా జాయేత సర్వాన్వేదాననుబ్రువిత సర్వమాయుర్యాదితి మాంసోదనం పాచేత్వా సర్పిష్మంతమస్నేయతామీశ్వరౌ జనేత వై. ఔక్షేణ వా శభేణ వా. 18:18 అథయ ఇచ్ఛేత్ పుత్రో మే పండితో విదితః సమితింగమః శుశ్రూషితాం వాచం భాషితా జాయేత సర్వాన్ వేదాన్ అనుబ్రువిత సర్వం ఆయుర్యాత్ ఇతి మాంసౌదనం పాచయిత్వా సర్పిష్మంతం అస్నీయతాం ఈశ్వరౌ జనేత వా ఔక్షేణ వా ఆశభేణ వా. పండితుడు పండిత సభలో మహాపాండిత్యమును ప్రకటించగలవాడు అగు కుమారుడు కలుగుట కొరకై సమితింగమః శుశ్రూషితాం వాచం భాషిత జాయేత సర్వాన్ వేదాని అనుబ్రవీత సర్వం ఆయుహ యాత్ అను మంత్రము పఠిస్తూ నాలుగు వేదముల పనసలను పారాయణము చేయుచుండెదరుగాక. అట్టి దంపతులు ముసలి ఎద్దు మాంసాన్నమును నేయితో భక్షించుటచేత అట్టి కోరిక సిద్ధించగలదు. తదితర శాస్త్రములచే అట్టి మాంసాన్నము నిషిద్ధము అని చెప్పబడుతోంది. మంత్ర 19:6.4.19 అథాభిప్రాతరేవ స్థాళిపాకావుతాజ్యం చేస్తిత్వా స్థాళిపాకస్యోపఘాతం జుహోత్యగ్నయే స్వాహానుమతే స్వాహా దేవాయ సవిత్రే సత్యప్రసవాయ స్వాహేతి హుత్వోద్ధృత్య ప్రాశ్నాతి ప్రాస్యేతర్స్య ప్రయచ్చతి. రక్షాల్య పాణి ఉదపాత్రం పూరయిత్వా తేనైన త్రిరభ్యుక్షత్యుత్తిష్ఠాతో విశ్వావసోన్యామిచ్ ప్రపూర్వ్యాగ్ సంజాయాం పత్యా సహేతి. 19 అథ అభిప్రాతః ఏవ స్థాలిపాక ఆవృత ఆజ్యం చేష్టిత్వా స్థాలిపాకస్య ఉపఘాతం జుహోతి. అగ్నేయే స్వాహ అనుమతయే స్వాహ దేవాయ సవిత్రే సత్య ప్రసవాయ స్వాహ ఇతి హుత్వా ఉద్ధృత్య ప్రాశ్నాతి ప్రాస్యేతస్య ప్రయచ్చతి ప్రక్షాళ్య పాణి ఉదపాత్రం పూరయిత్వా తేనైనాం త్రిరభ్య ఉక్షతి ఉత్తిష్ఠాతో విశ్వావసో అన్యాం ఇచ్ఛా ప్రపూర్వ్యాం సంజాయాం పత్యా సహేతి. ఋతుకాలము తరువాత 4వ రోజున ఆ దంపతులు ఉదయమే లేచి నిత్యకృత్యాలను తీర్చుకొని దంపిన బియ్యమును స్థాలిపాక విధానంగా నేనివేసి కలపాలి. అగ్నియే స్వాహ అనుమతయే స్వాహ దేవాయ సవిత్రే సత్య ప్రసవాయ స్వాహ మొదలైన మంత్రములతో 3 ప్రధాన ఆహుతులు ఇవ్వాలి. ఆహుతులు తరువాత శేషించిన అన్నమును ముందుగా భర్త భుజించాలి. భర్త తినగా మిగిలిన శేషాన్నాన్ని భార్య భుజించాలి. చేతులు కడుగుకొని ఉదరపాత్ర నిండా నీరు నింపి ఉత్తిష్ఠతో విశ్వావసో అను మంత్రము చెప్పుచూ భార్య శిరస్సుపై సంప్రోక్షణ చేయాలి. ఓ విశ్వావసు గంధర్వ, మీ దయతో మేము ఉత్తమ సంతతికై క్రీడించెదముగాక. ఆశీర్వదించండి అని కోరుకొనెదురుగాక. మంత్ర 20.6.4.20. అథైనమభిపద్యతే మోహమస్మి సాత్వం సాత్వమస్య మోహగ్ సామాహమస్మి రుక్త్వం ద్యోరహం పృథివీత్వం తావే హి సద్మ్రభావహై సహరేతో దధావహై పుంసే పుత్రాయ విత్తయ ఇతి 20.20. అథైనాం అథయేనాం అభిపద్యతే అమో అహం అస్మి సాత్వం సాత్వమస్య మో అహం సామ అహమస్మి రుక్త్వం ద్యోహ అహం పృథివీత్వం తావే హి సద్మ్రభావహై సహరేతో దధావహై పుంసే పుత్రాయ విత్తయ ఇతి. ఆ తరువాత భార్యాభర్తలు పరస్పరానుమతి ప్రకారము క్షీరాన్నము మొదలైన ఔషధాన్నములను భుజించి ఏకశయ్యసేనులు అయ్యెదురుగాక. అమోహమస్మి అని భర్త భార్యను దేవీభావనగా ఉపాసించాలి. ఓ దేవి, నేను ప్రాణమును, మీరు వాక్కు. ప్రాణమునకు వాక్కు స్వాధీనమగుచున్నట్లు మీరు నాకు స్వాధీనులగుచున్నారు. నేను సామవేదమును, మీరు ఋగ్వేదము. సామవేదమునకు ఋగ్వేదము వలె నాకు ఆధీనమయ్యున్నారు. నేను అంతరిక్షమును, మీరు భూమివి. భూమి అంతరిక్షము ఈ లోకమునకు తల్లిదండ్రులు అయిన తీరుగా మనము మన సంతానమునకు తల్లిదండ్రులము అగుచున్నాము. మనమిద్దరము ఉత్తమ సంతతి కొరకై యజ్ఞభావులము అయ్యేదము. యజ్ఞపూర్వకంగా ప్రయత్నించువారమై ఉండేదము. రేతస్సును ప్రార్థించి ధరించెదము అని ప్రార్థనను చేయుదురుగాక. మంత్ర 20.6.4.21. అథాస్యా ఊరు విహాపేతి విజహీథాం ద్యావా పృథివీ ఇతి. తస్యామర్ధం నిష్ఠాయ ముఖేన ముఖం సంధాయ త్రిరేణమనులోమామనుమాష్టి విష్ణుర్యోనిం కల్పేతు త్వష్టా రూపాణి పింసతు ఆశించతు ప్రజాపతిర్ధాతా గర్భం దధాతు తే. గర్భం ధేహి సినివాలి గర్భం ధేహి పృథుష్టుకే గర్భం తే ఆశ్వినో దేవావధత్తాం పుష్కరస్రజౌ. 21 అథాస్యా అథాస్యా ఊరు విహాపేతి విజహీథాం ద్యావా పృథివీ ఇతి. తస్యాం అర్ధం నిష్ఠాయ ముఖేన ముఖం సంధాయ త్రిరేణామా అనులోమాం అనుమాష్టి విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టా రూపాణి పింసతు ఆశించతు ప్రజాపతయః ధాతా గర్భం దధాతు తే. ఓ భూమి ఆకాశములారా, సత్సంతాన దీక్ష నిమిత్తమై వినియోగము పొందెదురుగాక అని ప్రార్థించుచూ పురుషుడు స్త్రీ తొడలను విడదీయునుగాక. స్త్రీ యందు జననేంద్రియమును ఉంచి ముఖమును భార్య ముఖముతో తాకించుచూ 3 సార్లు స్త్రీ శరీరమును స్పృశిస్తూ విష్ణుయోని కల్పయతూ అను మంత్రమును చెప్పుతూ అరచేతులతో స్పృశించునుగాక. ఓ హృదయేశ్వరి, విష్ణు భగవానుడు మీయందు సంతానోత్పత్తికి కారకము సమర్థము అగుభాగము ఉష్ణము ను ప్రసాదించునుగాక. త్వస్తాను సూర్యుడు మన బిడ్డలకు రూపురేఖలు దిద్దునుగాక. ప్రజాపతి నా ఆత్మరూపమును మీయందు రేతస్సుగా పరిపోషించునుగాక. గర్భం దేహి సినీవాలి, గర్భం దేహి పృథుష్టుకే, గర్భం తే అశ్వినౌ దేవావాధత్తాం పుష్కరస్రజౌ. సూత్రాత్మ మన సంతానము కొరకై మీ గర్భమును కాపాడునుగాక. ఓ పత్ని దేవి, మీరు గర్భమును ధరించెదరుగాక. స్తోత్రరూపిణివగు ఓ దేవత, గర్భమును ధరించుము. అశ్వినీ గర్భులగు అశ్వనీ దేవతలు మీ గర్భములోని శిశువుకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించుదురుగాక. మంత్ర 22:6.4-22. హిరణ్మయి అరణీయాభ్యాం నిర్మంథతామాశ్వినౌతం తే గర్భం హవామహే దశమే మాసి సూతయే యథాగ్నిగర్భా పృథివీ యథా ద్యౌరింద్రేణ. గర్భిణీ వాయుర్దిశాం యథా గర్భ ఏవం గర్భం దధామి తే సావితి. 22:22. హిరణ్మయి అరణీయాభ్యాం నిర్మంథతాం అశ్వినౌ తంతే గర్భం హవామహే దశమే మాసి సూతయే. ఓ దేవి, మీయందు తోజోరూపమైన అరణులు ప్రకాశించుచున్నాయి. అవి అశ్వనిదేవతల కళాసన్మూర్తులు. అట్టి మీయొక్క గర్భమునందు 10 మాసముల కాలంలో బహిర్గతమగు శిశువు కొరకై దేవతలు కరుణించు రీతిగా హోమము చేయుచున్నాను. యథా అగ్నేహ గర్భా పృథివీ యథా ద్యోహ ఇంద్రేణ గర్భిణీ వాయుర్దిశాం యథా గర్భ ఏవం గర్భం దధామి తే అసావితి. ఏ విధంగా అయితే ఈ భూదేవత పృథివీ అగ్నిని ధరించుచున్నదో, ఏ విధంగా స్వర్గలోకము తన గర్భమునందు దేవేంద్రుని ధరించుచున్నదో, ఈ అష్టదిక్కులు వాయువును ఏ రీతిగా ధరించుచున్నాయో, ఆ విధంగా నేను ధానము ధారణము చేయుబిడ్డను శిశువును మీరు గర్భమునందు ధరించి సంరక్షించెదరుగాక. మంత్ర 23:6.4-23. శోష్యంతి మద్భిరభ్యుక్షతి యథా వాయుః పుష్కరిణీ సమింగేతి సర్వతః ఏవా తే గర్భ ఏజతు సహావైతు జరాయున. ఇంద్రస్యాయం వ్రజః కృతః సార్గలః సపరిశ్రేయః తమీంద్ర నిర్జహి గర్భేణ సావరాగ్న్ సహేతి. 23:23. శోష్యంతీం అద్భిరభ్యుక్షతి అద్భ్యః అభ్యుక్షతి యథా వాయుః పుష్కరిణీ సమింగేతి సర్వతః ఏవా తే గర్భ ఏజతు సహావైతు జరాయిణ ఇంద్రస్య అయం వ్రజః కృతః సార్గళః సపరిశ్రేయః తమీంద్ర నిర్జహి గర్భేణ సావరాగ్న్ సహేతి. పురుషుడు భర్త స్త్రీ యొక్క భార్య యొక్క ప్రసవ సమయంలో యథా వాయుః పుష్కరిణీం సమింగేతి సర్వతః ఏవా తే గర్భ ఏజతు సహావైతు జరాయుణ ఇంద్రస్య అయం వ్రజః. ఏ విధంగా అయితే వాయువు ప్రసరిస్తూ తటాకమునకు ఏమాత్రము కూడా హాని జరగకుండా జలమును తరంగములుగా సంచరింపజేస్తోందో, ఆ విధంగా ప్రసూతి వాయుదేవతలు నా భార్యామణిదేవి గర్భమున చలించి ఆత్మజుడగు మా శిశువును మావితో కూడా బయటకు కొని తెస్తాయిగాక. మా శిశువు చక్కటి ఇంద్రియములతో కూడి బయల్వెడలునట్లుగా ప్రసూతి వాయువులు సహకరించెదరుగాక అని ప్రార్థన చేస్తూ కళ్లకు అద్దుకున్న జలముతో నెప్పులు పొందుచున్న జీవిత భాగస్వామి భార్య పై సంప్రోక్షము చేయాలి. ప్రాణదేవతను ఇట్లా ప్రార్థించాలి. ఓ ప్రాణదేవత, నా బిడ్డ యొక్క ప్రాణమార్గము గర్భాధానకాలములో మావితో కూడుకొనున్నది. మీరు నా శిశువు దేహములో ఇంద్రునివలె వేంచేసియున్నారు. మీరు గర్భముతో కూడా వెడలిరండి అని మంత్రోచ్చారణ చేయుచు ప్రసవాభిముఖురాలైన భార్యపై మంత్రజలము సంప్రక్షించునుగాక. పైవన్నీ మనస్సుతో ఆచరించవచ్చును. మంత్ర 24:6.4-24. జాతేగ్నిముపసమాధాయాంక ఆధాయకంసే పృషదాజ్యం సన్నియ పృషదాజ్యస్యోపఘాతం జుహోత్యస్మిన్ సహస్రం పుష్యాసమేధమానః స్వే గృహే అస్యోపసంధ్యాం మా ఛైత్సీత్ ప్రజయా చ పశుభిశ్చ స్వాహ మయి ప్రాణంస్త్వయి మనసా జుహోమి స్వాహ. యత్ కర్మణత్యరీరిచం యద్వా న్యూనమహకరం అగ్నిస్తత్ స్విష్టకృద్విద్వాన్ స్విష్టం సుహృతం కరోతు నః స్వాహేతి. 24:24. జాతే అగ్నిం ఉపసమాధాయ అంక ఆథాయ కంసే పృషదాజ్యం పృషతాజ్యం సన్నియ పృషదాజస్య పృషత్ ఆజస్య ఉపఘాతం జుహోతి ప్రసవానంతరము మా ఈ శిశువు సర్వజీవులకు ఆనందము కలుగజేయువాడే, మహదాసయుడై ఋషివాక్కులను ఉపాసించువాడే, ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లునుగాక అని జాతక కర్మాను అగ్ని యజ్ఞకార్యమును ఆ దంపతులు నిర్వర్తిస్తున్నారు. నిర్వర్తించెదరుగాక పురుషుడు భర్త జాతక కర్మయందు అగ్నిని వ్రేల్చి గిన్నెయందు పురుషదాజ్యమును పెరుగుతో కలిపిన నేతిని ఉంచి ఆ గిన్నెను తొడపై ఉంచి హోమ సంబంధమైన సంస్కారము అగ్ని సమర్పణ చేయుచున్నారు. చేయునుగాక అస్మిన్ సహస్రం పుష్యా సమేధమానః స్వే గృహే అస్య ఉపసద్యాం మాచేత్ సిత్ ప్రజయాచ పశుభిశ్చ స్వాహ మయి ప్రాణాంస్త్వయి త్వయి మనసా జుహోమి స్వాహ. ఒక గృహస్థుడుగా ఈ గృహమునందు నేనే ఈ నా పుత్రుని రూపముగా వృద్ధి పొందుచున్నాను. ఈ పుత్రుడు నా ఆత్మస్వరూపుడే, ఆత్మావై పుత్రః. అట్టి పుత్రుని రూపమున ఉన్న నేను వృద్ధి పొంది వేలాది జనులను పోషించదనుగాక. ఈ నా పుత్రుడు సాధికముగా జీవితము కొనసాగించుచు నా వంశపరంపరగా విజ్ఞులగు సంతానముతో పాలు ఇచ్చు పశువులతో అందరికన్నా అధికమై అందరికీ సంతోషము కలుగజేయు సంపదతో వర్ధిల్లునుగాక. స్వాహ. హోమము అందుకై సమర్పించుచున్నాను. ఓ ప్రియపుత్రక, నాయందుగల ప్రాణమును నియందలి మనస్సుతో జతజేర్చి అగ్నిదేవునికి ఈ హోమము చేయుచున్నాను. స్వాహ. యత్కర్మణత్యరీరిచం యత్కర్మణ అత్యరీరిచం యద్వా న్యూనం ఇహాకరం అగ్నిష్టత్స్విష్టకృత్ విద్వాంత్స్విషగ్ అగ్నిష్టత్స్విష్టకృత్ విద్వాంతు స్విష్టం సుహృతం కరోతు నః స్వాహ ఇతి. ఓ అగ్నిదేవ, న్యూనం సంపూర్ణతామ్యాతి. నేను తెలిసియో తెలియకయో భక్తి ప్రపత్తులతో చేస్తున్న ఈ హోమమును ఇత్యాది ఇప్పటి ఈ అగ్ని కార్యములను పెద్ద మనస్సు గల విద్వాంసుడవగు దేవత ఆశ్రితడవు అగు మీరు దయతో స్వీకరించండి. ప్రాణములను మనస్సునందు నిలిపి ఈ హోమము చేస్తూ ఉన్నాను. ఈ సమర్పించు దానిని ప్రియముగా నా కుమారుని కొరకే స్వీకరించెదరుగాక. మంత్ర 25:6.4-25 అథాస్య దక్షిణం కణమభినిధాయ వాగ్వాగితి త్రిరథ దధి మధు ఘృతం సన్నియానంతర్హితేన జాతరూపేణ ప్రాసేతి భూస్తే దధామి భువస్తే దధామి స్వస్తే దధామి భూర్భువః స్వః సర్వం త్వయి దధామీతి. 25 అథాస్య దక్షిణం కర్ణం అభినిధాయ వాక్ వాక్ వాక్ ఇతి త్రయః. ఈ విధంగా అగ్నికార్యమును హోమమును ముగించిన తర్వాత ఆ పురుషుడు తండ్రి తన కుమారుని యొక్క కుడిచెవియందు వాక్ వాక్ వాక్ శబ్దమార్థము పరమార్థము అని 3 సార్లు జపించాలి. అథ దధి మధు ఘృతం సన్నియత్ అంతర్హి తేన జాతరూపేణ ప్రాసేతి భూస్తే దధామి భువస్తే దధామి సువస్తే దధామి భూర్భువస్సువః సర్వం త్వయి దధామి ఇతి. తరువాత అప్పుడిక పెరుగుతెన్న నేలను స్పృశింపజేసిన బంగారు చెంచాతో కుమారునిచే తినిపించాలి. భూభువః సువహాను 3 వ్యాహృతులను చెప్పుచూ 3 సార్లు నాలుకకు తాకించాలి. ఓ ప్రియ మమాత్మస్వరూప బిడ్డ, ఈ త్రిలోకసారము నీకు అభిరుచిగల అన్నమగుగాక అని పలుకునుగాక. భూర్భవస్సువహాను వ్యాహృతులను 3 చెప్పుచూ ఈ సమస్తము మీయందు ఆత్మయందు ఉంచుచున్నావయ్యా అని చెప్పుచూ భావిస్తూ నాలుకకు పెరుగు తేనే నేలను తాకించాలి. మంత్ర 26:4-26 అథాస్య నామ కరోతి వేదోసితి తత్సే తద్గుహ్యమేవ నామ భవతి. 26 అథాస్య నామ కరోతి వేదో అసీతి తదస్య తద్గుహ్యం ఏవ నామ భవతి. జాతక కర్మ సందర్భములో కుమారునికి వేదం అని రహస్య నామకరణము తండ్రి చేయుచున్నాడు. వేదం ఈ కనబడేదంతా నీయొక్క ఎరుక నొయిన్ అనుదాని ప్రదర్శన రూపమే. నీవు ఆవల తెలుసుకునివాడవై వేదాంతుడవై వేదాంత పురుషుడవై పురుషోత్తముడవై ఉన్నావు. ఇదంతా నీచే తెలియబడునది. నీచే తెలియబడినదంతా నీయొక్క ఆత్మ అనబడు ఎరుక రూపమే. తెలియబడేదానిని ఉపయోగించుకొని నీలోని తెలుసుకొను వానిని అఖండాత్మగా ఎరిగెదవుగాక. మహదాసయ నామకరణము రహస్యమైనది, వ్యవహారనామము కాదు. ఆత్మ యొక్క ఔన్నత్యమేమిటో తెలియజేయనది. ఇప్పుడిక వ్యవహారనామము చెప్పి అందరికీ తండ్రి తెలియపలుకుచున్నాడు. మంత్ర 27:6.4-27. అథైనం మాత్రే ప్రదాయా స్తనం ప్రయచ్చతి యస్తే స్తనః ససయో యో మయోభూర్యో రత్నధ వసువిద్యః సుదత్రో యేన విశ్వా పుష్యసి వార్యాణి సరస్వతీ తమిహ ధాతవే కరితి. 27:27 అథ ఏనం మాత్రే ప్రదాయా స్తనం ప్రయచ్చతి యస్తే స్తనః యత్తే స్తనః ససయో యో మయో భూహయో రత్నధ వసు వసువిద్యః సుదత్రః యేన విశ్వా పుష్యసి వార్యాణి సరస్వతి తమ్ ఇహ ధాతవే కరితి. ఆ తరువాత యత్తే స్తనః. ఇదంతా కూడా నీ యొక్క అనుభూతి రూపమే అని చెప్పుచూ తల్లిచే స్తన్యము ఇప్పించాలి. అప్పుడు దేవి సరస్వతి స్తోత్రమంత్రమును ఈ అర్థముతో తండ్రిచే పలికించబడుచున్నది. ఓ దేవదేవి, దేవేశ్వరి, జగజ్జనని, లోకమాత, సరస్వతీదేవి, నీ స్తనములు అక్షయక్షీరము పాలు ప్రసాదించు అక్షరభాండాగారములు. ఆ నీ స్తనములలోని క్షీరముచేతనే దేవతలు, మానవులు, తిర్యక్యోనిషులు, జంతువులు తో సహా సర్వ జీవరాశులు ఎల్లప్పుడూ పరిపోషించబడుచున్నారు. విశ్వసంపోషణివగు నీవు క్షీరమును నా జీవిత భాగస్వామియగు నా భార్య స్తనములలో నా కుమారుని పరిపోషణము కొరకే ప్రవేశింపజేయమని ప్రార్థన చేస్తూ అర్థిస్తున్నాను. జాతక నామకరణ సందర్భములో ఇట్లా పలుకుచూ ఉపాసిస్తూ ఉండగా తల్లి బిడ్డకు స్తన్యమును ఇవ్వటం జరుగుచున్నది. మంత్ర 28:6.4-28. అథాస్య మాతరంభి మంత్రయతే ఇలాసి మైత్రావరుణి వీరే వీరమజిజనత్ సాత్వం వీరవతీ భవయాస్మాన్ విరవతో కరదితి తంవా ఏతమాహురతిపితా బతాభూరతిపితామహో బతాభూహ పరమాం బతకాష్ఠాం ప్రాపేచ్ఛయా యశస బ్రహ్మవర్చసేన యా ఏవం విదో బ్రాహ్మణస్య పుత్రో జాయత ఇతి. 28:28 అథాస్య మాతరం అభిమంత్రయతే తిలాసి ఇలాసి మైత్రావరుణి వీరే వీరమజీ జనత్ సాత్వం వీరవతీ భవ యస్మాన్ వీరవతో అకరత్ ఇతి తంవా ఏతం ఆహురతి పితా బతా భూరతి పితామహో బతా భూహ పరమాం బత కాష్ఠాం ప్రాపత్ శ్రియా యశసా బ్రహ్మవర్చసేనయ ఏవం విదో బ్రాహ్మణస్య పుత్రో జాయత ఇతి. ఇతి చతుర్థం బ్రాహ్మణం. ఆ తరువాత ఆ పురుషుడు పురోహితుడు అందించే పుణ్యాహవచన మంత్రజలముతో తత్మంత్రములను పఠిస్తూ పుత్రుని, తల్లిని, తన కుమారుని, తన భార్యను అభిమంత్రించునుగాక. ఓ అరుంధతీ స్వరూపిణి, అర్ధాంగి, జీవిత భాగస్వామి, నన్ను నిమిత్తముగా చేసుకుని మీరు వీర్యత్వముతో కూడిన సంతానమును కని నాకు లోకమునకు అందించుచున్నారు. అందుచేత మీరు స్తుతికి అర్హులగుచున్నారు. నన్ను వీరులైన పుత్రులను కలవారినిగా చేశారు. మీరు కూడా వీరమాత అగుచున్నారు. ఈ వీరపుత్రుని కనులుచే నన్ను కూడా వీరునిగా చేసినవారయ్యారు. ఓ కుమారా, నీవు తండ్రి తాతలను కూడా మించిన సంయోగ్యుడవు అయ్యదవుగాక. బంధువులందరూ నిన్ను ఆశ్చర్యము అంటూ స్తుతించెదరుగాక, దీవించెదరుగాక. ఈ నా పుత్రుడు సంపదచేతను, యశస్సు వల్లను, బ్రహ్మజ్ఞానముచేతను, బ్రహ్మతేజస్సు చేతను గొప్ప స్థితిని పొందాలి. బిడ్డా, దేహము అనే అవకాశము బ్రాహ్మీస్థితి కొరకేయున్నదని గుర్తెరుగుదువుగాక. సర్వజనులకు నీ ప్రవర్తనచే ప్రీతిగొలుపుచూ ప్రశంసాపాత్రుడవు అయ్యదవుగాక. ఈ విధమైన మంత్రార్థములతో ఆశీర్వాదముతో జాతక కర్మ నిర్వర్తించబడుగాక. ఇతి బృహదారణికోపనిషత్ అష్టమాధ్యాయే రేతసో వాజేపేయ బ్రాహ్మణం నామ చతుర్థ బ్రాహ్మణం. 8:5 పంచమం బ్రాహ్మణం వంశ బ్రాహ్మణము అథ పంచమం బ్రాహ్మణం. మంత్ర 1:6.v.1 అథ వంశః పౌతిమాషిపుత్రః కాత్యాయనిపుత్రాత్ కాత్యాయనిపుత్రో గౌతమీపుత్రాద్ గౌతమీపుత్రో భారద్వాజీపుత్రాద్ భారద్వాజీపుత్ర ప్రాసరిపుత్రాత్ పారాసరిపుత్ర ఔపస్వస్తిపుత్రాదౌపస్వస్తిపుత్ర ప్రాసరిపుత్రాత్ పారాసరిపుత్రః కాత్యాయనిపుత్రాత్ కాత్యాయనిపుత్ర కౌశికీపుత్రాత్ కౌశికీపుత్ర ఆలంబీపుత్రాచ వైయాఘ్రపదిపుత్రాచ. వయాఘ్రపదిపుత్ర కాన్విపుత్ర చ కాపిపుత్ర చ కాపిపుత్ర ఒకటి ఒకటి అథ వంశ పోతిమాషీపుత్ర కాత్యాయనీపుత్రాత్ కాత్యాయనీపుత్రో గౌతమీపుత్రాత్ గౌతమీపుత్రో భారద్వాజీపుత్రాత్ భారద్వాజీపుత్రో పరాశరీపుత్రాత్ పారాశరీపుత్రో ఔపస్వతీపుత్రాత్ ఔపస్వతీపుత్ర పారాశరీపుత్రాత్ పారాశరీపుత్ర కాత్యాయనీపుత్రాత్ కాత్యాయనీపుత్ర కౌశికీపుత్రాత్ కౌశికీపుత్ర ఆలంబీపుత్రాత్ చ ఆలంబీపుత్ర వైయాఘ్రపదీపుత్రాత్ చ వైయాఘ్రపదీపుత్ర కాన్విపుత్రాత్ చ కాన్విపుత్రాత్ చ కాపీపుత్ర బ్రహ్మవేత్తల వంశము మాతృదేవతాపూర్వకంగా పేతిమాషి అనే ఆమె కుమారుడు కాత్యాయనీపుత్రుని వలన బ్రహ్మమును ఎరిగెను. కాత్యాయనీపుత్రుడు గౌతమీపుత్రుని వలన బ్రహ్మతత్వము వినెను. గౌతమీపుత్రుడు భారద్వాజీపుత్రుని నుండియు భారద్వాజీపుత్రుడు పరాశరీపుత్రుని వద్దను పరాశరీపుత్రుడు ఔపస్వస్తీ కుమారుని నుండియు ఔపస్వస్తీ పుత్రుడు పారాశరీపుత్రుని నుండియు పారాశరీపుత్రుడు కాత్యాయనీపుత్రుని చేతనను కాత్యాయనీపుత్రుడు కౌశికీపుత్రుని వలనను కౌశికీపుత్రుడు ఆలంబీపుత్రుని నుండి ఆలంబీపుత్రుడు ఆలంబీ వైయాఘ్రపదిపుత్రుని నుండియు వైయాఘ్రపదీపుత్రుడు కాన్వి అను ఆమె కుమారుని వద్దను కాన్వీపుత్రుడు కాపి అను ఆమె పుత్రుని నుండి మంత్ర 2.6.V.2 ఆత్రేయపుత్రాదాత్రేయపుత్రో గౌతమీపుత్రాత్ గౌతమీపుత్రో భారద్వాజీపుత్రాత్ భారద్వాజీపుత్ర పారాశరిపుత్రాత్ పరాశరిపుత్రో వాత్సిపుత్రాద్ వాత్సిపుత్ర పరాశరిపుత్రాత్ పారాశరిపుత్రో వార్కారుణిపుత్రాద్ వార్కారుణిపుత్రో వార్కారుణిపుత్రాద్ వార్కారుణిపుత్ర ఆత్తభాగిపుత్రాదార్తభాగిపుత్ర సౌంగీపుత్రాత్ చౌంగీపుత్ర సాంకృతీపుత్రాత్ సాంకృతీపుత్ర ఆలంబాయనిపుత్రాదాలంబాయనిపుత్ర ఆలంబీపుత్రాదాలంబీపుత్రో జాయంతిపుత్రాజ్ జాయంతిపుత్రో మాండుకాయనిపుత్రాన్ మాండుకాయనిపుత్రో మాండుకీపుత్రాన్ మాండుకీపుత్ర శాండిలిపుత్రాత్ ఛాండిలిపుత్రో రాథితరిపుత్రాద్ రాథితరిపుత్రో భాలకీపుత్రాద్ భాలకీపుత్ర క్రౌంచకీపుత్రాభ్యాం క్రౌంచకీపుత్రో వైదభూతీపుత్రాద్ వైదభూతీపుత్ర కార్సకేయపుత్రాత్ కార్సకేయపుత్ర ప్రాచీనయోగిపుత్రాత్ ప్రాచీనయోగిపుత్ర సాంజీవిపుత్రాత్ సాంజీవిపుత్ర ప్రాస్నేయపుత్రాదాశ్రివాసిన ప్రాస్నిపుత్ర ఆసురాయణదాసురాయణ ఆసురేరాసుర ఈ రెండు రెండు కాపీపుత్ర ఆత్రేయీపుత్రాత్ ఆత్రేయీపుత్రో గౌతమీపుత్రాత్ గౌతమీపుత్ర భారద్వాజీపుత్రాత్ భారద్వాజీపుత్ర పారాశరీపుత్రాత్ పారాశరీపుత్రో వాత్సీపుత్రాత్ వాత్సీపుత్ర పారాశరీపుత్రాత్ పారాశరీపుత్రో వార్కారుణీపుత్రాత్ వార్కారుణీపుత్రో ఆత్తభాగీపుత్రాత్ ఆత్తభాగీపుత్ర సౌంగీపుత్రాత్ సౌంగీపుత్ర సాంకృతీపుత్రాత్ సాంకృతీపుత్ర ఆలంబాయనీపుత్రాత్ ఆలంబాయనీపుత్ర ఆలంబీపుత్రాత్ ఆలంబీపుత్రో జాయంతీపుత్రాత్ జాయంతీపుత్రో మాండుకాయనీపుత్రాత్ కాపీపుత్రుడు ఆత్రేయీపుత్రుని నుండి ఆత్రేయీపుత్రుని నుండి గౌతమి యొక్క పుత్రుని నుండి గౌతమి యొక్క పుత్రుడు భరద్వాజీ అను స్త్రీ యొక్క పుత్రుని నుండి భరద్వాజీ యొక్క పుత్రుడు పారాశరీపుత్రుని నుండి పారాశరీపుత్రుడు వాత్సి అనే స్త్రీ యొక్క పుత్రుని నుండి వాత్సి యొక్క పుత్రుడు పారాశరి అనే స్త్రీ యొక్క పుత్రుని నుండి పారాశరీపుత్రుడు వార్కారుణి అనే స్త్రీ యొక్క కుమారుని నుండి వార్కారుణిపుత్రుడు ఆర్తభాగి యొక్క పుత్రుని నుండి ఆర్తభాగీపుత్రుడు సౌంగీపుత్రుని నుండి సౌంగీపుత్రుడు సాంకృతీపుత్రుని నుండి సాంకృతీపుత్రుడు ఆలంబాయనీపుత్రుని నుండి ఆలంబాయనీపుత్రుడు ఆలంబీపుత్రుని నుండి ఆలంబీపుత్రుడు జాయంతీపుత్రుని నుండి జాయంతీపుత్రుడు మాండుకాయనీపుత్రుని నుండి మాండుకాయనీపుత్రో మాండుకీపుత్రాత్ మాండుకీపుత్ర శాండిలిపుత్రాత్ శాండితీపుత్రో రాథితరీపుత్రాత్ రాథితరీపుత్రో భాలకీపుత్రాత్ భాలకీపుత్ర క్రౌంచకీపుత్రాభ్యాం క్రౌంచకీపుత్రో వైదభూతీపుత్రాత్ వైదభూతీపుత్ర కార్సకేయీపుత్రాత్ కార్సకేయీపుత్ర ప్రాచీనయోగిపుత్రాత్ ప్రాచీనయోగిపుత్ర సాంజీవీపుత్రాత్ సాంజీవీపుత్ర ప్రాస్నీపుత్రాత్ ఆసురివాసిన ప్రాస్నీపుత్ర ఆసురాయణాత్ ఆసురాయణ ఆసురేరాసుర మాండుకాయని పుత్రుడు మాండుకి పుత్రుని నుండి, మాండుకి పుత్రుడు శాండిలి పుత్రుని నుండి, శాండిలి పుత్రుడు రాతితరి పుత్రుని నుండి, రాతితరి పుత్రుడు భాలుకి పుత్రుని నుండి, భాలుకి పుత్రుడు క్రౌంచికి ఇరువురు పుత్రుల నుండి, క్రేంచికి పుత్రులు వైద్రుభతి పుత్రుని నుండి, వైద్రుభతి పుత్రుడు కాశకేయి పుత్రుని నుండి, కాశకేయి పుత్రుడు ప్రాచీనయోగి పుత్రుని నుండి, ప్రాచీనయోగి పుత్రుడు సాంచీవి పుత్రుని నుండి, సాజయీవి పుత్రుడు ప్రాస్నే పుత్రుని నుండి, ఆశీర్వాసినుడు పాస్ని పుత్రుని నుండి జ్ఞానము ఎరగటం జరిగింది. ఇప్పటివరకు మాతృదేవి తల్లి నామములు చెప్పబడినవి. ఆసురైన ఆసురే అసురే అనువార వలనను జ్ఞానము పొందారు. మంత్ర 3.6.V.3 యాజ్ఞవల్క్యాద్ యాజ్ఞవల్క్య ఉద్దాలకాదుద్దాలకోరుణాదరుణ ఉపవేశేరుపవేశ హుస్రే హుస్రిర్వాశ్రవసో వాజశ్రవా జిహ్వావతో బాధ్యోగాస్ జిహ్వాన్ బాధ్యోగోసితాద్వార్షగణాదసితో వార్షగణో హరితాక్ష్యపాద్ హరితః కశ్యపః శిల్పాక్ష్యపా శిల్ప కశ్యపః కశ్యపా నైధ్రువే కశ్యపో నైధ్రువిర్వాచో వాగంభిన్యాః అంభిన్యాదిత్యాదాదిత్యాని మని శుక్లాని యజూంషి వాజసనేన యాజ్ఞవల్క్యేనాఖ్యంతే 3.3 ఆసరహ యాజ్ఞవల్క్యాత్ యాజ్ఞవల్క్యః ఉద్దాలకాత్ ఉద్దాలకో అరుణాత్ అరుణః ఉపవేశే ఉపవేశి కుశ్రేహ కుశ్రేహ వాజశ్రవసో వాజశ్రవా జిహ్వావతో బాధ్యోగాత్ జిహ్వాన్ బాధ్యోగో అసితాద్వార్షగణాత్ అసితోవార్షగణో హరితాత్ కశ్యప హరితాత్కశ్యపా శిల్పే కశ్యపాత్ శిల్పే కశ్యపో కాశ్యపాన్నై ధ్రువేహ ఆసురీ ఋషి యాజ్ఞవల్కిని నుండి, యాజ్ఞవల్క్యుడు ఉద్దాలకుని నుండి, ఉద్దాలకుడు అరుణి నుండి, అరుణి ఉపవేశి నుండి, ఉపవేశి కుశ్రుని నుండి, కుశ్రి అనే ఆయన వాజశ్రవసువు నుండి, వాజశ్రవసువు జిహ్వవతో వాధ్యోగాతుని నుండి, జిహ్వవతో వాధ్యాగుని నుండి, అసితాద్వార్షగణుని నుండి, అసితాద్వార్షగణనుడు హరితుని నుండి, హరితుడు కశ్యపుని నుండి, హరిత కాశ్యపుడు శిల్పుని నుండి, కాశ్యపుడు శిల్పుని నుండి, కాశ్యపుని వలన ఇంక కాశ్యపుడు నైధ్రువుడు కాశ్యపుని వలనను కాశ్యపోన్నైధ్రువే వాచో వాక్ అంభిన్యా అంబిన్యాదిత్యాత్ అంభిన్యా ఆదిత్యాత్ ఆదిత్యాత్ తానిమాని శుక్లాని యజూంషి వాజసనేన యాజ్ఞవల్కేన ఆఖ్యాయంతే నైధ్రువుడు వాక్కు నుండి వాక్కు అంభినుని నుండి అంభిని ఆదిత్యుని నుండి సూర్యుని నుండి ఆదిత్యుడు తానిమాని శుక్లుని నుండి శుక్లుడు యజుశాఖాధ్యాయి వాజసని నుండి ఆయన నుండి యజ్ఞవల్క్యుడు బోధను పొందారు. మంత్ర 4.6.V.4 సమానమా సాంజీవిపుత్రాత్ సంజీవిపుత్రో మాండుకాయనిర్మాండుకాయనిర్మాండవ్యాన్ మాండవ్యః కౌత్సాత్ కౌత్సో మాహిత్థేర్మాహిత్థిర్వామకక్షాయణాత్ వామకక్షాయణః శాండిల్యాత్ శాండిల్యో వాత్స్యాద్ వాత్స్యః కుశ్రేయః కుశ్రియజ్ఞవచసో రాజస్తంభాయనాద్ యజ్ఞవచ రాజస్తంభాయనస్తురాత్ కావశేయాత్ తురః కావశేయః ప్రజాపతేః ప్రజాపతిర్బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః. 4 ఇతి పంచమం బ్రాహ్మణం. 4 సమానమా సాంచీవిపుత్రాత్ సాంచీవిపుత్రో మాండుకాయనే మాండుకాయనేహ మాండవ్యాత్ మాండవ్యః కౌత్సాత్ కౌత్సో మాహిత్థే మాహిత్థః వామకక్షాయణాత్ వామకక్షాయణః శాండిల్యాత్ శాండిల్యో వాత్స్యాత్ వాత్స్యః కుశ్రేయః కుశ్రేయః యజ్ఞవచసో యజ్ఞవచసః రాజస్తంభాయనాత్ రాజస్తంభాయనః తుకావశేయాత్ తుకావశేయే ప్రజాపతేః సమానమాసుడు సాంజీవి అనే స్త్రీ యొక్క పుత్రుని నుండి సాంజీవిపుత్రుడు మాండుకాయనుని వలనను మాండుకాయనుడా మాండవ్యుని నుండి మాండవ్యుడు కౌత్సాయను నుండి కౌత్సాయనుడు మహితుని నుండి మహితుడు వామకక్షాయనుని నుండి వామకక్షాయనుడు మాహిత్యచేతనుని నుండి వామపక్షాయనుడు శాండిల్యుని నుండి శాండిల్యుడు మరో శాండిల్యుని నుండి శాండిల్యుడు వాత్సుని నుండి వాత్సాయనుని నుండి కుశ్రి అనుముని కుశ్రిముని యాజ్ఞవల్కిని నుండి రాజస్తంభాయనుని వలన కుశియు కావశేయః ప్రజాపతేః ప్రజాపతేః బ్రహ్మణో బ్రహ్మస్వయంభూ బ్రహ్మణ్యే నమః. రాజస్తంభాయనుని వలన యాజ్ఞవల్క్యుడు కావశేయత్తురుడు కావశేయ ప్రజాపతి వలనను ప్రజాపతి బ్రహ్మదేవుడి వద్దను బ్రహ్మము గురించి నేర్చిరి. ఈ విధంగా హిరణ్యగర్భుడగు ప్రజాపతి బ్రహ్మదేవుని నుండి బ్రహ్మతత్వ సమాచారము ఋషులకు, ఋషుల తరువాత ఋషి వంశపారంపర్యులకు శిష్య ప్రశిష్యులచే చెప్పుకొనబడుచూ వస్తోంది. బ్రహ్మము స్వకీయమైనది, స్వయముగా ఉనికి కలిగి ఉన్నట్టిది. బ్రహ్మ స్వకీయముగా పుట్టినారు, స్వయంభువు. నిత్య బ్రహ్మమునకు నమస్కారము. స్వయంభువాయ నమః. ఆ పరబ్రహ్మము యొక్క స్వకీయ మననమే విశ్వలింగమువలె జగత్తులుగా ప్రస్ఫుటించుచున్నది. ఇతి బృహదారణ్యకోపనిషత్ అష్టమాధ్యాయే వంశ బ్రాహ్మణం నామ పంచమం బ్రాహ్మణం. ఇతి బృహదారణ్యకోపనిషత్ సమాప్త. ఓం శాంతిః శాంతిః శాంతిః.